49 పద్మలీలవ దురథలీల. ఇక నుంచి సౌకర్యం కోసం మొదటి లీలను పద్మలీల అని, రెండవ లీలను విదురథలీల అని వ్యవహరించుకుందాం. సరస్వతీదేవి పద్మలీలతో ఆ విధంగా మాట్లాడి విదురథ లీలవంక తిరిగి, లీల, నీ భర్త ఈ యుద్ధంలో శరీరం వదిలిపెట్టి మళ్లీ ఆ పద్మరాజు శరీరంలోకి ప్రవేశిస్తాడు అంది. విదురథలీల ఆ మాటలు విని కంగారుపడి దోసిలి ఉగ్గి సరస్వతీదేవి ముందు నిలబడి, అమ్మా, నేను సరస్వతీదేవిని నిత్యము ఉపాసిస్తూ ఉంటాను. ఆమె అప్పుడప్పుడు కలలో దర్శనమిస్తూ ఉంటుంది. నువ్వు అచ్చం ఆమెలాగానే ఉన్నావు. అసలు నీవు ఆవిడవేనేమో. తల్లి, దయతో నాకు వరమివ్వు అంది. సరస్వతీదేవి, లీల, నీ ఉపాసనకు నేను సంతోషించాను. వరం కోరుకో, ఇస్తాను. విదురథ లీలాదేవి, నా భర్త యుద్ధంలో శరీరం వదలి ఎక్కడికో పోతాడంటివి కదా. నేను ఇదే శరీరంతో ఆయన దగ్గరికే పోవాలి. ఆయనకి భార్యనే ఉండాలి. ఈ వరం ఇవ్వు. సరస్వతీదేవి, తథాస్తు. ఈ మాటలు విని విదురథలీల చాలా పొంగిపోయింది. పద్మలీల మాత్రం ఎందుకో సందేహంలో పడిపోయింది. ఆయసర్ 65. పద్మలీల, సరస్వతీదేవి, మీరంతా సత్యకాములు, సత్యసంకల్పులు, బ్రహ్మస్వరూపులు. మీరు అనుకున్నది జరిగిపోతుంది. ఈవిడికి శరీరంతోనే మరో బ్రహ్మాండంలోకి వెళ్లేటట్టుగా వరం ఇచ్చావు. నేను పూర్వం గిరిగ్రామ లోకంలోకి వెళ్లాలంటే అప్పుడు మాత్రం నేను ఆతివాహిక శరీరం స్వీకరించవలసిందే అనిన్నావు. ఈ తేడాకి కారణం ఏమిటి? సరస్వతీదేవి, పద్మలీల, నా కించిత్కస్యచిదహం కరోమి వరవణ్ణిని. సర్వం సంపాదయత్యాసు స్వయం జీవస్వమిహితం. ఉబుడ్ ప్రడోట్స 45 12. నేను ఎవరికీ ఏమి చెయ్యను. ప్రతివాడు తన కోర్కెలను తనే తీర్చుకుంటాడు. ప్రతివాడిలోనూ ఒక సంవిత్ ఉంది, అంటే చిత్తవృత్తి ఉంది. దానిలో మాయతో కూడిన చిచ్చక్తి ఉంది. ఆ సంవిత్తుకు నేను అధిదేవతను. అందుచేత జీవులకు వర్మనే పేరుతో రాబోయే శుభాశుభాలను వ్యక్తం చేస్తూ ఉంటాను. నేను చెప్పిన సంవిత్ ఉందే, అది బీజం వంటిది. అదే అన్ని కార్యాలను క్రమంగా ఉత్పత్తి చేయగలదు. దాన్ని అనుసరించే నేను వరాలు ఇస్తూ ఉంటాను. నువ్వు నన్ను ఆరాధించినప్పుడు నీలో ఉన్న జీవశక్తి ముక్తి పొందాలి అనే కోరికతో ఉంది. అందువల్ల దానికి అనుకూలంగానే నేను నీతో వ్యవహరించాను. వరాలిచ్చాను, జ్ఞానం ఇచ్చాను, ముక్తి ఇచ్చాను. ఈ వరాలన్నీ ఎవరి మహిమ? నీలో ఉన్న చిచ్చక్తి అనే విత్తనం యొక్క మహిమే. యస్య యస్య యథోదేతి స్వచిత్ ప్రయత్నం చిరం ఫలం దదాతి కాలేన తస్య తస్య తథా తథా. ఉరుట్ ప్రడోట్స 45 28. ఎవడి చిచ్చక్తి ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో ఆ రకంగానే ఫలితం వస్తుంది. ఈ ప్రయత్నం అప్పటికప్పుడు జరగమంటే జరగదు. ఎప్పటినుంచో జరుగుతూ వస్తూ ఉంటుంది. చివర్లో అది తపస్సుగానో దేవతగానో ఏర్పడి వాడి ప్రయత్నానికి అనుగుణంగా ఫలితం ఇస్తూ ఉంటుంది. నువ్వు గుర్తించవలసింది ఏమిటంటే నీ చిచ్చక్తి మిథ్యే, దేవతా మిథ్యే, ఫలము మిథ్యే. అయినా ఫలసిద్ధి కావాలని అనుకున్నప్పుడు పురుష ప్రయత్నం చేసి తీరాలి. మొదట శాస్త్రవిహితమైన కర్మను గురించి పురుషకారం చెయ్యాలి. పురుషకారం, పురుష ప్రయత్నం మానవులు చేసే కృషి. క్రమంగా దానికి తగిన ఫలితమే లభిస్తుంది. నిషిద్ధకర్మ చేస్తే చెడు ఫలితమే కలుగుతుంది. ఈ రకమైన విచారణ ప్రతి జీవికి అవసరము. కనుక లీలా, నువ్వు చేసిన ప్రయత్నానికి అనుగుణంగా నీకు ఆ వరం ఇచ్చాను. ఈవిడ ప్రయత్నానికి అనుగుణంగా ఈ వరమిచ్చాను. ఇదే భేదం. ఆయసర్ 66.